పురాతన సరదాలో పుస్తకం 9వ భాగం. పాత వారపత్రిక లేక దినపత్రికని తీసుకుని దానిలో నుంచి ఒక చిత్రాన్ని కత్తిరించుకుని దానిని ఒక అట్టపై అతికించండి. బాగా ఎండిన తర్వాత అట్టను కొన్ని ముక్కలుగా కత్తిరించండి. ఇప్పుడు ఆ ముక్కలను చేర్చి యథాప్రకారం పూర్తి చిత్రాన్ని తయారు చేయమని మీ మిత్రులతో చెప్పండి. చిత్రం అట్ట ముక్కలను వంకర టింకరగా కత్తిరించి పొడవును మరింత ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. పగిలిన కుండ ముక్కలను, ముంత ముక్కలను కొంచెం బంకమట్టితో కూడా మీ స్నేహితులకు ఇవ్వండి. ఆ ముక్కలన్నింటినీ బంకమట్టితో చేర్చి కుండనో ముంతనో తయారు చేయమని చెప్పండి. పొడుపు పటం 4 లేక 5 మిల్లీమీటర్ల దళసరి అయిన చెప్పుల సోల్ యొక్క ఒక రబ్బరు షీటును తీసుకోండి. దానిపై మీ జిల్లా పటాన్ని, మండలాలని చిత్రించండి. ఈ పటాన్ని ప్లైవుడ్ రంపంతో కోయండి. మీ జిల్లాలోని మండలాల ముక్కలను ఇచ్చి వాటిని పటంలో సరిగ్గా పొందుపరచమని మీ మిత్రులకు చెప్పండి. ఈ విధంగానే మీరు మీ రాష్ట్ర పటాన్ని కూడా తయారు చేయవచ్చు. పటం రబ్బరుతో తయారైంది కాబట్టి దానిని ఎన్నిసార్లైనా వేరు చేయవచ్చు, కలపవచ్చు. రబ్బరు ఆకృతులు 6 మిల్లీమీటర్ల దళసరి రబ్బరు ముక్కను ఒకదానిని తీసుకోండి. అందులో 25 సెంటీమీటర్ల వ్యాసంతో వృత్తాన్ని గీయండి. ఆ వృత్తంలో అష్టభుజి, షడ్భుజి, పంచభుజి, చతురస్రం, త్రిభుజం మొదలైన వాణిని ఒక పదునైన కత్తితో కోయండి. ఈ ఆకృతులన్నీ స్టెన్సిల్స్గా ఉపయోగపడతాయి. వీటిని ఎన్నిసార్లైనా వేరు చేయవచ్చు, కలపవచ్చు. త్రిభుజాన్ని చక్రంలా నడపండి. త్రిభుజం ఎంతో దూరం వెళ్ళదు. ఇదే విధంగా ఇతర ఆకృతులను కూడా నడపండి. గుండ్రటి ఆకృతి మాత్రమే అన్నిటికన్నా వేగంగా నడవగలదు అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. దీనికి కారణం ఏమిటి? రబ్బరు షీటుతో మనం అనేక ఆట బొమ్మలను కూడా తయారు చేయవచ్చు. శంకువుల జత 5 వస్తువులు పైనుంచి కిందకు జారుతాయి. అయితే శంకువుల జత మాత్రం కింద నుంచి పైకి ఎగబాకుతుంది. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ప్లాస్టిక్ గరాటాలు 2 తీసుకోండి. వాటి గుండ్రని భాగాలను ఒకదానితో ఒకటి చేర్చి మధ్యలో ఒక సైకిల్ వాల్వ్ ట్యూబును లేక రబ్బరు తాడును దూర్చి 2 కొనలను ముడివేయండి. ఈ విధంగా రబ్బరు తాడుతో బిగించి కట్టినందువలన 2 గరాటలు కలిసి శంకువుల జత అవుతాయి. 2 అట్టలను వాల్చినట్టుగా కత్తిరించండి. ఈ అట్టల ఎత్తున గుండ్రటి పెన్సిల్ని ఉంచండి. అది దొర్లుతూ పైనుంచి కిందకి వస్తుంది. ఇప్పుడు శంకువుల జతను అట్టలపై వాలుకు కింద భాగంలో ఉంచండి. అది కింద నుంచి పైకి ఎగబాకుతుంది. ఇందుకు కారణం ఏమిటి? కింద భాగంలో ఉంచినప్పుడు శంకువుల జత యొక్క గురుత్వాకర్షణ కేంద్రం అట్టల మార్గానికి పైన ఉంటుంది. దీనివలన శంకువుల జతలో సంచితమై ఉండిన కొంత శక్తి చలనశక్తిగా మారింది. స్ప్రింగ్ గాజులు 3 ప్లాస్టిక్ స్ప్రింగ్ గాజులు అమ్మడాన్ని మీరు చూసే ఉంటారు. ఒక స్ప్రింగులో 24 గాజులు ఉంటాయి. సైకిల్ వాల్వ్ ట్యూబ్తో 3 స్ప్రింగ్ గాజులను కలపండి. వాల్వ్ ట్యూబ్ యొక్క 2వ వైపు గాజులను దారంతో కట్టండి. 2 చేతులతోనూ గాజుల కొనలను పట్టుకొని లాగండి. ఇప్పుడు 2 చేతులను లోపలి వైపుకు విదిలించండి. స్ప్రింగ్ ఇరువైపుల నుంచి అలలు బయలుదేరి మధ్యన ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఇప్పుడు 1 చేతిని మాత్రం విదిలించండి. 1 అల 2వ చేతి వరకు వెళ్ళి ఢీకొని తిరిగి వస్తుంది. అలలు ఎలా ఏర్పడతాయి అనే విషయం మనకు దీనితో స్పష్టమవుతుంది. పొడవైన ఈ స్ప్రింగ్ యొక్క 1 కొనను పట్టుకొని నేలపై విదిలించండి. గాజు జుట్ట పాముల నేలపై దొర్లాడుతుంది. ఈ గాజుల చుట్ట గంటల కొలది మనకు వినోదాన్ని అందిస్తుంది.